అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను. నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతు. పరమ భాగవతులారా, పోతన భాగవతం ప్రహ్లాద చరిత్ర. ఆ నారాయణుని భక్తి చాలా గొప్పది సుమా. దానికి కుల, మత, వర్ణ, వర్గ, లింగ, వయో విభేదములంటూ ఏమీ లేవయ్యా. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఆ హరినామము చేయవచ్చు, తలంచవచ్చు, భావించవచ్చు, ఆత్మార్పణ స్వామికి సమర్పించి హాయిగా ఉండవచ్చయ్యా అని చెప్పాడు అని చెప్పి ఇంకా చెప్తూ ఉన్నాడు. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు, విష్ణు దివ్య పదవికిన్ తెరువులు చెప్పరు, చీకటి పరువులు పెట్టంగని ఎల బాలకులారా. గురువులు ఉన్నారే ఈ లోకంలో, తమకు లోబడి ఉండేటట్లు చేసుకుంటారు శిష్యుల్ని సర్వ విధాలా కూడా. కనుక అవే చెబుతారు ఎప్పుడైనా, విష్ణు దివ్య పదవికి దారులు ఇవి అని చెప్పరయ్యా. ఆ చీకటిలో పరుగులు పెట్టినట్లుగా మనకి ఎందుకు, చీకటిలో ఎంత దూరం పరుగు పెట్టినా ఏం కనపడుతుంది, ఎక్కడికి చేరగలవు, లక్ష్యాన్ని చేరలేవు కదా. తెండెల్ల పుస్తకంబులు నిండు ఆచార్యులకు, మరల నేకతమునకున్ రండు విశేషము చెప్పెదా, పొండు వల్లని వారు కర్మ పుంజము పాలై. ఆ పుస్తకాలన్నీ తీసుకురండి, చక్కగా గురువులకి ఇచ్చేసేయండి, మరల రహస్యంకి రండి, నేను చెబుతా. మాకు అవసరం లేదంటారా, పోండి, నాకేంటి, మీ కర్మ మీది. ఆడుదము మనము హరి రతి పాడుదమే ప్రొద్దు విష్ణు భద్ర యశంబుల్, వీడుదము ధనుజ సంగతి కూడుదము ముకుంద భక్త కోటిన్ సూటిన్. కనుక హరి, ఆ హరిని ఆనందంగా హరికథలు పాడుకుందాం. ఇక ఈ అసుర సంగతి, అసుర గుణాలు కలిగినటువంటి వారిని విడిచిపెట్టేసేద్దాం, ఆ భగవంతుని భక్తులతో స్నేహం చేద్దామయ్యా. విత్తము సంస్కృతి పటలము వ్రత్తము కామాది వైరి వర్గంబుల నీడిత్తము చిత్తము హరికిని చొత్తము నిర్వాణ పదము శుభమగు మనకున్. ఈ విత్తమున్నదే ధనధాన్యాదులన్నీ కూడా సంసారాన్ని కలిగించేటటువంటివి, వీటన్నింటినీ కూడా పోగొట్టేసుకుందాం. కామ క్రోధాది శత్రువులను జయించుదాం. వేరే శత్రువులు ఎవ్వరూ లేరు, ఎవడికి ఎవడు ప్రపంచంలో శత్రువు కానే కాదు. ఆత్మలన్నీ కూడా వాటి వాటి కర్మానుసారంగా వచ్చేటటువంటివే. కనుక హాయిగా మనము నిర్వాణ పదము, పరమపదాన్ని పొందుదాము అని ఇట్లు ప్రహ్లాదుండు రహస్యంబున అయ్యా. వేళల రాక్షస కుమారులకు అపవర్గ మార్గంబు నిరింగించిన వారును గురు శిక్షితంబులైన చదువులు సాలించి నారాయణ భక్తి చిత్తంబులంగీలించి ఉండుట చూసి వారల ఏకాంత భావంబు తెలిసి వెరచి వచ్చి శుక్రాచార్య నందనుండు శక్రవైరికిట్లనియే. ఈ విధంగా అపవర్గ మార్గాన్ని పట్టించాడు అందరినీ. త్రివర్గ మార్గమా పోయింది. ఈ సంగతి తెలుసుకుని ఆ శుక్రాచార్యుని కుమారుడు వచ్చేశాడు. ఒక్కడే వచ్చాడు, రహస్యంగా వచ్చి హిరణ్యకశిపుడితో ఇలా అంటూ ఉన్నాడు. రక్షోబాలురనల్ల నీ కొడుకు చేరంజీరి లోన నా శిక్షామార్గములెల్ల కల్లలని ఆక్షేపించి తానందరం మోక్షాయత్తుల చేసే చేసినాడు మనకు మోసంబు వాటిల్లే నీ దక్షత్వంబున చక్కజేయవలయు. దైతేయ వంశాగ్రణీ, ఓ రాక్షసరాజా, నీ కుమారుడు తానే కాదయ్యా, అందరి పిల్లల్ని కూడా చక్కగా తన మార్గానికి తిప్పుకున్నాడు. అందరికీ కూడా నేర్పేశాడు ఈ హరిభక్తి. చాలా మోసం వచ్చింది సుమా మనకు. మనము జాగ్రత్త పడాలిక, నువ్వేం చేసుకుంటావో. మేమైతే ఏమీ చేయలేం, అందుకని నీకు చెప్తున్న విషయం ఇక మా వల్ల కాదు అని చెప్పేశాడు. ఉల్లసిత విష్ణు కథనము. ఎల్లప్పుడు మాకు చెప్పడి గురుడని నన్నుల్లంఘించి కుమారకులల్లరూ చదువంగా దానవోత్తమ వింటే. ఆ మిగిలిన బాలకులు కూడా మాకేమీ విష్ణు కథలు చెప్పడం లేదని చెప్పి అందరూ కలిసి ఆ ప్రహ్లాదుని దగ్గర కూర్చుంటూ ఉన్నారయ్యా, మా వల్ల కాదిక. ఉడుగడు మధురిపు కథనము. విడివడి జడుపగిది తిరుగు వికసనమునే నొడవిన నొడువులు నొడువడు దుడుకని చదివింపమాకు దుర్లభమధిపా. ఆ విష్ణు కథలు కళలో కూడా మర్చిపోవటం లేదు. ఇంకా ఒక పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు, తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. మేము చెప్పిన మాటలు అసలు ఏమీ వినటం లేదు, మా వల్ల కాదు. చొక్కపు రక్క శికులమున్న వెక్కురు జన్మించినాడు పీతాంబరు నిన్ని కపు మక్కువ కొలిచడి నెక్కడి సుతుగంటి రాక్షసేశ్వర. వెర్రిన్ ఒక వెర్రివాడయ్యా, నీ కులమంతటిని కూడా నాశనం చేయటానికి కుల నాశంకరుడు పుట్టాడు. ఒక వెర్రివాడు నీ కుమారుడు, మరి ఎలా కన్నావో ఏమిటో అని ఇట్లు గురు సుతుండు చెప్పినా కొడుకు వలని విరోధ వ్యవహారంబులు కన్న రంధ్రంబులందు ఖడ్గ ప్రహారంబులై సోకిన బిట్టు మిట్టిపడి పాదతాడితం వైన భుజంగంబు భంగి పవన ప్రేరితం వైన ధ్వానలంబు చందంబున దండతాడితం వైన కంఠీవరవంబు కైవడి భీషణ రోష రసావేష జాజ్వల్యమాన చిత్తుండును పుత్ర సంహారోద్యోగయుక్తుండును కంపమాన గాత్రుండును అరుణీకృత నేత్రుండును నై కొడుకును రప్పించి సమ్మాన కృత్యంబులు తప్పించి నిర్దయుండై అసని సంకాశ భాషణంబులు నదల్చుచూ అని చెప్పగానే చెవులకి సూదులు గుచ్చినట్లు అయిపోయిందట. కాలుతో తన్నితే బుస్సున లేచినటువంటి పాములాగా భయంకరమైనటువంటి సింహము వలె బుసలు కొడుతూ శరీరమంతా వణికిపోతూ ఉన్నది. పిలిపించండి వాణ్ణి అని పిలిపించి భయంకరమైన చూపులు చూస్తూ వాణ్ణి అంటూ ఉన్నాడు. సూనన్ శాంతగుణప్రధాను అతి సంశుద్ధాంచితజ్ఞాను అజ్ఞానారణ్యకృశాను అంజలి పుటి సంభ్రాజమాను సదా శ్రీనారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాదనాధీను ధిక్కరణంబు చేసి పలికిన్ దేవాహితుండుగ్రతన్. పని ఎటువంటి వాడు ఈ కుమారుడు అని అంటే శాంతగుణప్రధానుడు. ఆ నారాయణ తన యొక్క ఆ జ్ఞానము చేత అరణ్యమును దహింపచేసేటటువంటి అగ్నిలాంటి వాడు, అజ్ఞానమనే జ్ఞాన అరణ్యాన్ని దహించేసేటటువంటి వాడు అటువంటి కుమారుడు. అలా నమస్కరించి నుంచున్నాడు. నారాయణ పాదపద్మయుగళి చింతామృత ఆస్వాదన అధీనుడు. ఏనాడు మరుపులేడిక, దానికిలో వశమైపోయాడు. ఠిక్ అన్నాడు, ఛీ ఎలా పుట్టేవరా నువ్వు. అస్మదీయంబగు నాదేశమున కాని మిక్కిలి రవి మింట మెరయ వెరచు అన్ని కాలములందు ననుకూలుడై కాని విద్వేషి అయి గాలి వీవ వెరచు మత్ప్రతాపానల మందీకృతార్చి అయి వెచ్చల విడినగ్ని వెలుగ వెరచు అతి తీక్ష్ణమైన నాయాజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణుల చంపవెరచు ఇంద్రుడౌదల నామ్రోల నెత్తవెరచు అమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావలి నాకు వెరచు నేల వెరవ్వవు పలువ నీకేది దిక్కో. ఒరే పలువ, పలు మాటలు వాగేటటువంటి వాడవి, నీ నాలుక చీలికలు చెయ్య. అసలు భయపడవేమిట్రా నా భయంతో. ఆ దిక్పాలకులందరూ కూడా గడగడగడగడగా వణికిపోతూ ఉన్నారు. ఆ దేవేంద్రుడు కూడా అధిపతి, తల ఎత్తలేడు పైకి. నీకేమిట్రా అసలు దిక్కు, ఎవర్రా నీకు దిక్కు. ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషులయ్యున్ మదీ ఆజ్ఞాభంగము సేయనోడుదురు రోషాపాంగదృష్టిన్ వివేక జ్ఞానచ్యుతమై జగత్రతయముంగంపించు నీ విట్టిచో ఆజ్ఞోల్లంఘనమెట్లు చేసితివి సాహంకారతం దుర్మతి. ఓరి పిచ్చివాడా, ఏమిట్రా అసలు నీ అహంకారము? లోకపాలకులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు, మూడు లోకాలు కంపించిపోతాయి. అట్లాంటిది నీ ఆజ్ఞను దాటిని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నావే. కంఠక్షోభముగా గనొత్తిలి మహాగాఢంబుగా డింబ వైకుంఠుం చెప్పెదు దుర్జయుండనుచు వైకుంఠుండు వీరవ్రతోత్కంఠాబంధురుడేని నేనమరులను ఖండింప దండింపక కుంఠీభూతుడుగా రావలదే మద్ఘోరాహవక్షోణికిన్. ఊరికే గొంతు పగలు తీసుకుంటూ చెబుతూ ఉంటావు ఎప్పుడు కూడా ఆ వైకుంఠుడు వైకుంఠుడు అని అంటూ. ఎక్కడరా మరి ఎప్పుడు కూడా ఆ దేవతలను నేను తన్నినప్పుడు మరి రాలేదేమీ బయటికి? ఆచార్యోక్తము మాని బాలురకు మోక్షాసక్తి పుట్టించి నీ వాచాలత్వము చూపి విష్ణు నహితును వర్ణించి మద్దైత్యవంశాచారంబులు నీరు చేసితివి మూఢాత్మున్ కులద్రోహి నిన్ నీచున్ చంపుట మేలు చంపి కులము నిర్దోషమున్ చేసదన్. గురువులు చెప్పిన మాటలు వినకుండా బాలురందరినీ కూడా ఆ మోక్ష మార్గాన్ని పట్టించి ఇలా ప్రేలుతూ ఉన్నావే, నిన్ను చంపి కానీ కులము నిర్దోషాన్ని చేస్తాను సుమా, కులద్రోహివి నీవు. దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగ కొలుతురు ఇతడి దిక్కని నన్ను. అన్ని దిక్కులు జయించా నేను, నీకెవర్రా అసలు దిక్కు, నీకు రక్షణ ఎవర్రా? దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నన్నే దిక్కుగా నా పాదాల దగ్గర పడి ఉంటున్నారు. బలవంతుడనే జగముల బలములతో జనక వీరభావమున మహాబలుల జయించి తిని ఎవ్వని బలమున నాడెదవు నాకు ప్రతివీరుడవై. నేను రాసలు బలవంతుడంటే లోకాలన్నీ జయించినటువంటి వాడిని. నీవు ఏమిటసలు నీకు? నువ్వు నాతో ఎదురు పలుకుతూ ఉన్నావు, ఎవడి బలంరా నీకున్నది అని నా తండ్రికి మెల్లమెల్లన వినయంబుతో కొడుకిట్లనియే అంటే మెల్లగా అంటూ ఉన్నాడు వినయంగా. తండ్రి, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా. నాకెవరంటావా బలము? బలం లేని వారికి బలమెవ్వడు, దిక్కు లేని వానికి దిక్కెవ్వడు. నీకు నాకు బ్రహ్మాదులకు కూడా వాడే బలము, వాడు లేకపోతే ప్రాణాలు కూడా నిలవ్వు సుమా. అటువంటి విభుడు పరాత్పరుడు నాకు బలము. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండా లేకుండా కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేనివారికి దిక్కయ్యది అది నాకు దిక్కు మహాత్మా. దిక్కులు కాలము ఎక్కడ కూడా ఇవి కనిపించకుండా పోయినప్పుడు మొదలై అన్నింటికి కూడా ఎవడైతే సృష్టి ఆరంభమునందు చేస్తూ ఉన్నాడో అందరికీ కలవారికి దిక్కు గలవారికి లేని వారికి కూడా వాడే దిక్కు సుమా నాకు. కాలరూపంబుల కల విశేషంబుల నలఘు గుణాశ్రయుండైన విభుడు సత్వ బలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబుల నఖిల జగము కల్పించు రక్షించు ఖండించు నవ్యయుండన్ని రూపంబులనతడు కలడు చిత్తంబు సమముగా చేయు మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరి కాక చిత్తమును నీకు వశముగా చేయువయ్యా మదయుతాసుర భావంబు మానవయ్యా. అయ్యా నీమ్రోల మేలాడరయ్య జనులు. నాయనా తండ్రి, కాలరూపంతో ఉండి ఈ గుణములు వీటికి ఆశ్రయుడై ఈ ప్రకృతికి ఆశ్రయుడై ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించటము రక్షించటము లయము చేయటము అన్ని రూపములందు అంతర్యామిగా ఉన్నటువంటి మహాపురుషుడు ఉన్నాడు సుమా, నీ చిత్తములు చక్కగా ఆలోచన చెయ్యి. చిత్తము కంటే శత్రువులు అసలు ఎవరూ లేరు. ఆ చిత్తమే వైరి అంటే శత్రువు అంటే దాన్ని నువ్వు వశం చేసుకున్నావా అప్పుడు నీవు సుఖపడతావు. నువ్వు అసురభావాన్ని విడిచిపెట్టు, ఎవ్వరు కూడా నీ ముందు యథార్థ విషయాలు చెప్పరు, ఊరికే నిన్ను పొగిడేస్తూ ఉంటే నువ్వు నిజమే అనుకుంటూ ఉన్నావు. తండ్రి, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్హుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నేర్పున చూడుము దానవేశ్వరా. లోకాలన్నీ కూడా ఒక గడియలో జయించానంటూ ఉన్నావు, నిజమే. ఇంద్రియానీకము, ఇంద్రియాలను గెలిచావా? నీ చిత్తమును జయించవా? లేదు, అవే నిన్ను బంధిస్తూ ఉన్నాయి. నీకు ఆరుగురు శత్రువులు నీ లోపలే ఉన్నారయ్యా, బయటవారు కదయ్యా. ఎక్కడ కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు నీ లోపలున్నారు. వారిని జయించి చూడు ఒక్కసారి, నీకెక్కడ విరోధి ఉన్నాడు? ఇంకా ప్రపంచంలో అవే తప్ప ఎవ్వరూ లేరక విరోధులు. చాలా చక్కగా చెప్పాడు ఇక్కడ మళ్ళీ. చిత్తమే మరి స్టోర్ అదే, అన్నిటినీ గుర్తుపెట్టుకునేది ఇదే. కనుక దీనిలో హరిని నిలుపు ఒక్కసారి. నీకే తెలుస్తుంది, ఎవరికైనా కూడా వర్తించేటటువంటి జ్ఞాన బోధ మరలా ప్రహ్లాదుడు చేస్తూ ఉన్నాడు. తండ్రికి చేసింది, లోకానికి కూడా సరిపోయేటట్లుగా. పాలింపుము సేముషి నున్మూలింపుము కర్మబంధముల సమదృష్టిన్ చాలింపుము సంసాదము కీలింపుము హృదయమందు కేశవభక్తిన్. కనుక ఇప్పుడు ఇక సేముషి, అజ్ఞానాన్ని నువ్వు ఒక్కసారి చూడు. ఆ జ్ఞానంతో కర్మబంధములనన్నింటినీ కూడా నువ్వు సమదృష్టితో పోగొట్టు. అంతా సమానం, ఈ ప్రపంచమంతా ఒక్కటే అనేటటువంటి భావాన్ని చూడు. హరిమయం ఇది మొత్తమంతా కూడా. ఈ సంసారమును విడిచిపెట్టవయ్యా. ఆ హృదయమునందు ఆ కేశవుడి మీద భక్తి కీల్కొలుపు. అనిన పరమ భాగవత శేఖరునకు దోషాచర శేఖరుండిట్లనియే. ఈయనేమో పరమ భాగవత శేఖరుడట, పరమ భాగవతుల్లో శ్రేష్ఠుడు ఆయన. దోషాచర శేఖరుడు, దోష అంటే రాత్రి అని ఒక పేరు. దోషాచరులు అంటే రాత్రించరులు, రాక్షసులు. అలాగే దోషములు అనేవి తప్పులు. తప్పులు ఆచరించేటటువంటి, పొరపాట్లు చేసేటటువంటి వారిలో శేఖరుడట, చిట్ట చివర శ్రేష్ఠుడు. వారిలో శ్రేష్ఠుడేమో తండ్రి, భాగవతులలో శ్రేష్ఠుడు కొడుకు. చూడండి, తండ్రి కొడుకుల సంవాదం ఎలా జరుగుతూ ఉన్నదో, దేనికోసం జరుగుతూ ఉన్నదో. జ్ఞానము ఒక ప్రక్కన, అజ్ఞానము మరొక ప్రక్కన, అహంకారము, ఇవన్నీ కూడా ప్రకృతి విజృంభించి ఉన్నాయి. చంపిన చచ్చదనను చును కంపింపకయోరి పలువ కఠినోక్తులనను కుంపించదు. చావున్న కున్ తెంపరి వైవదరువాని తెరగున కుమతి. చంపితే చస్తాను అనే భయం కూడా లేకుండా వాగుతూ ఉన్నావు రావు నువ్వు. నీవింత తెంపరితనం నీకు వచ్చింది. నీకు నా తోడం ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటే నీ భూతశ్రేణికి రాజులేడొకడు. సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన ముందునే వెదకి తిన్ పల్మారు నారాయణుండే తద్విశ్వములోన లేడు మరి వాడెందుండు రా దుర్మతి. ఏమిట్రా మాటకి మాట మాట్లాడుతూ ఉన్నావు? నేనే రా జగన్నాథుడు అంటే ఇంకెవడు లేడు రా మరొకడు, ఇంకొకడెవడు లేడు. నేనే సంపూర్ణమైనటువంటి ప్రభావం కలిగిన వాడిని. ముందు నా సోదరుడిని చంపాడు రా ఆ నారాయణుడు. ఎక్కడున్నాడు అని వెతికా, ఎక్కడా లేడు. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు రా వాడు? మరి చూడండి ఎంత అసుర ప్రకృతో. ఎప్పటికీ విన్న ఇట్లాంటి అసుర భావాలు ప్రకృతులు కలవారు ఎప్పుడూ ఉంటారు. ఏమంటున్నాడు, నా సోదరుడిని చంపాడు అంటే ఉంటే చంపాడా లేకపోతే చంపాడా? ఉంటేనే కదా చంపలసింది. మరి ఎక్కడా లేడురా, నేను వెతికాను ఎక్కడా లేడు అంటాడే. లేనివాడు ఎలా చంపుతాడు? ఓ ప్రక్కన నా సోదరుడిని చంపాడు అంటున్నాడు, మరో ప్రక్కన ఆడెక్కడా లేడు అంటున్నాడు. ఇదే స్థితి అసురభావం అంటే. ఎప్పటికీ ఇలాగే ఉంటారు, వీడిని ఎవరూ బాగు చేయలేరు. ఎక్కడ గలడే క్రియనే చక్కిన వర్తించు నెట్టిదాడను వచ్చు చక్కడతును నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పంగిన్. ఎక్కడరా నీ హరి, ఎక్కడా అని నా హరి. హరి కింకరుండు శంకింపక హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుండై ఆగ్రహంబులు లేక హృదయంబున కేశవునిందలంచి నమస్కరించి బాలవర్తనంబుల నర్తనంబులు చేసూనిట్లనియే. చిందులు గంతులేస్తూ ఉన్నాడట బాలకుడికి. ఏం భయం లేదు ఎక్కడెక్కడరా అంటే చెబుతూ ఉన్నాడు చక్కగా. తను ఏటి చేత చావు లేకుండా వరమిమ్మని అడిగాడో అదిగో అవన్నీ తిరగదోడుతున్నాడు. ఇక్కడ చూడండి ఆ పద్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ పద్యాన్ని కూడా. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ కలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడన్. ఇక్కడక్కడ ఏమిటి తండ్రి, ఎక్కడ లేడు అసలు, లేనిది ఎక్కడ? సముద్రము నీటిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో, భూమి మీద, అగ్నిలో, దిక్కుల యందు, రాత్రులు పగలు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, ఓంకారము, త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు, మూడు రకాలైనటువంటి వారందరి యందు కూడా ఉన్నాడయ్యా. మరి అక్కడ అడిగాడు అదే, తాను మృత్యువును చూశాడు. గాలిన్ కుంభినిన్ అగ్ని నంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రయలన్ ఘస్రములన్ తమః ప్రబల అంటూ అక్కడ అడిగాడు. హిరణ్యకశిపుడే వరాలు అడిగాడు, వాటి తోట చావు లేకుండా. అంటే దాని అర్థం ఏంటి, వాటన్నింటి ఎందు మృత్యు ఉందనే కదా. అన్నిటి ఎందు మృత్యువును చూసిన వాడు తండ్రి, అన్నింటి ఎందు నారాయణుని చూసిన వాడు కొడుకు. చూడండి ఎంత వింత తల్లిదండ్రులు, ఎంత తండ్రి కొడుకులు. చూడండి చక్కగా చెబుతూ ఉన్నాడు కుమారుడు, భక్తుడు ఇలా ఉండాలి. ఇందు గలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడనేటయ్యా, అంతటా ఉన్నాడు ఆయన సర్వోపగతుడు చక్రి. ఇక్కడ అక్కడ అని కాదు, మొత్తం అంతా ఉన్నాడు. సుమా చక్కగా చూడాలి, ఆయన నీకు చక్కగా కనపడతాడు. ఈ పద్యం చాలా ప్రసిద్ధమైనటువంటిది, అందరికీ కూడా వచ్చినటువంటిది అయి ఉండవచ్చు. అంత గొప్పది అన్నమాట చక్రి అనేటే ఈ పదం. ఈయనకు చాలా ఇష్టము పోతన గారికి. రక్షకులు లేని వాడల రక్షించదనను చక్రి రాజయ్యుండన్ అంటాడు అక్కడ మొదట్లో, ఇక్కడ కాదు అది. రక్షకులు లేని వారిని రక్షిస్తానని చక్రి చక్రధారి ఉన్నాడు అక్కడ రాజయ్య. అక్షము కొలువంగనే ఎలా ఆత్మజ్ఞునకు అసమర్థుడైన వాడి చుట్టూ తిరగటం దేనికి, బ్రతుకు కోసమై అంటాడు ఆయన అక్కడ. అదిగో అటువంటి వాడు ఆ చక్రి, ఆయన రక్షకుడు అంతటా ఉన్నాడు తండ్రి, చక్రధారి అంతటా ఉన్నాడు అని చెప్పాడు. సరే ఇక రేపు చూద్దాం. జై శ్రీరామ్.